నిమ్మ మొక్కరో ఈ గుమ్మ పొక్కరో చిలకలా కొరకలా మాయమ్మ సిగ్గురో వెళ్ళంతా అగ్గురో నా కన్ను కోరింది పండు కౌగిళ్ళ కేయుడు పండు కాయ పండు నిమ్మ మొగ్గరో ఈ గుమ్మ బొగ్గరో చిరకలా కొరకలా పుడుతూ బయట వేశావా పుట్టినాక బయట ఆరు బయట ఆడే ఆట చూసి చెప్పే రేటు చూసి కన్నే గీటి వచ్చాను నీలో నీటి చూసి వేసే నాటు చూసి నేను సైపట్టాను ఎంత పొదుపు నీకు చీర తెలుపు నా చెయ్య బయటే పక్కకి నా నిమ్మ మొగ్గరో ఈ గుమ్మ బుగ్గరో చిలకలా కొరకనా సిగ్గురో వాళ్ళంతా అగ్గిరో దొరకనా నా కన్ను కోరింది పండు కోగిళ్ళ చెయ్యడు పండు కాయ పండను మాయమ్మ సిగ్గురో వాళ్ళంతా అగ్గిరో దొరగా ఓయ్ కొరకన్నా మేలుకుంటావా తెల్లవార్లు మేజువాణి చేసుకుంటావాడు పేడు లేని ఏడు జోడు చూసి వేలం పాటకొచ్చాను చూసి నేను మాట్లాను అర్ధరాత్రి నీకు ఆట విడుపు మాటలతో దాటేసి పూటంతా గడపకు దాన్ని మొగ్గరో ఈ గుమ్మ బుగ్గరు చిరకలా కొరకనామ్మ సిగ్గురు ఒళ్ళంతా అగ్గిరు నా కన్ను కోరింది పండు కౌగిళ్ళ కేయుడు పండు కాయ పండ నువ్వు నిమ్మ మొగరో ఈ గుమ్మ బుగరో చిలకలా కొరకనా అమ్మ సిగ్గురో వాళ్ళంతా అగ్గిరో.